ಮಾಡದೆ ಪಾಪ ದಾರುಣ ಶಾಪ ಏತನೇ ನನಗೆ ಶಿಕ್ಷೆ ಮಾಡದೆ ಪಾಪ ದಾರುಣ ಶಾಪ ಏತನೇ ನನಗೆ ಶಿಕ್ಷೆ ಶಿವಶಂಕರ ಮಹಾದೇವ ಶ್ರೀ ಪಾರ್ವತೀಶ భవానీ భవానీ సకల లోక జననీ ఈ ఘోర నోడమ్మ కరుణ తోరమ్మ నీ నిత్త వరపుత్రి ఈ వంశకువరీ నేనే బలి భయసుగుదు న్యాయ వేణమ్మా మొరయ కేళమ్మా మౌనవేకమ్మా మాతా మహేశ్వరి మమతి తోరమ్మా నిన పాదరేణు ఈ హసుకందళమ్మా చిరజీవియాగెందు హరిసి పొరయమ్మా భవానీ మృడాని పశుపతియ రాణి భువనేశ్వరి.